పాటలో నిలువెల్లా కరిగిపోనా, నీలో నా కలిసిపోనా. పచ్చను ఎల్లని పెదవుల ముద్దులుగా, నల్లని కన్నుల శుద్ధులుగా. ఎల్లని పెదవుల ముద్దులుగా, నల్లని కన్నుల శుద్ధులుగా. మెల్లగా చల్లగా మెత్తగా మత్తుగా హద్దుకు పోని మేఘాల తేరులో.